కృష్ణ యజుర్వేదాంతర్గత 17 పంచబ్రహ్మోపనిషత్ శ్లోక తాత్పర్య పుష్పం. బ్రహ్మాదిపంచ బ్రహ్మాణో యత్ర విశ్రాంతిమాప్నీయు తదఖండ సుఖాకారం రామచంద్రపదం భజే. శ్లోక బ్రహ్మాది పంచబ్రహ్మాణో యత్ర విశ్రాంతిం ఆప్నీయః తత్ అఖండ సుఖాకారం రామచంద్ర పదం భజే. సృష్టికర్తయగు బ్రహ్మదేవుడు మొదలుగా పంచబ్రహ్మలు ఎక్కడ ఆత్మానంద విశ్రాంతిని పొంది బ్రహ్మానంద భరితులై ఉంటున్నారో అట్టి అఖండ సుఖ ఆకారమగు శ్రీరామచంద్ర పదమును భజించున్నాము. అథ పైప్పలాదో భగవాన్ భో కిమాదౌ కిం జాతమితి సద్యోజాతమితి కిం భగవ ఇతి అఘోర ఇతి కిం భగవ ఇతి వామదేవ ఇతి కిం వా పునర్మే భగవ ఇతి తత్పురుష ఇతి కిం వా పునర్మే భగవ ఇతి సర్వేషాం దివ్యానాం ప్రేరేత ఈశాన ఇతి ఈశానో భూతభవ్యస్య సర్వేషాం దేవయోగినాం కతి వర్ణాః కతి భేదాః కతి శక్తయః. ఓం నమః శివాయ. 01 ఓం. అథ పైప్పలాదో ప్రశ్న. భగవాన్ కిం ఆదౌ కిం జాతం ఇతి. సమాధానం సద్యో జాతం ఇతి. ప్రశ్న కిం భగవ ఇతి. సమాధానం అఘోర ఇతి. ప్రశ్న కిం భగవ ఇతి. సమాధానం వామదేవ ఇతి. ప్రశ్న కిం వా పునః ఇమే భగవ ఇతి. సమాధానం తత్పురుష ఇతి. ప్రశ్న కిం వా పునః ఇమే భగవ ఇతి. సమాధానం సర్వేషాం విద్యానా ప్రేరేత ఈశాన ఇతి. ఈశానో భూతభవ్యస్య సర్వేషాం దేవయోనినా. ప్రశ్న కతి వర్ణాః కతి భేదాః కతి శక్తయో. మహాదేవం పైప్పలాద సంవాదము. ఓంకార స్వరూపమగు పంచాక్షరి శివతత్వమునకు నమస్కరిస్తూ, ఒకప్పుడు పిప్పలాద మహర్షి కుమారుడగు గాలవస్య నామధేయులగు పైప్పలాదుడు భగవంతుడగు మహాదేవుని గురించి ఉపాసించి దర్శనం చేసుకుని స్వామిని ఈ విధంగా ఆధ్యాత్మ విద్య గురించి ప్రశ్నించారు. పైప్పలాదుడు, హే మహాదేవ, సృష్టికి మొట్టమొదటగా ఏమి ఉండి ఉన్నది? తరువాత ఏమి జనించినది? కిం అదౌ కిం జాతం? మహేశుడు, సత్తు మాత్రమే ఉన్నది. అది ఏ జననము పొందుటచే సద్యోజాతము. ద అబ్సల్యూట్ ప్రెజెన్స్ ఈజ్ ప్రెజెంట్ ఇన్ ఇట్ సెల్ఫ్ ఆస్ క్రియేషన్. పిప్పలాదుడు, భగవానుడు వెలిగించువాడు అనగా ఎవరు? మహేశుడు, సూక్ష్మతత్వము అయినట్టి అఘోర సటల్ డివినిటీ. పైప్పలాదుడు, అఘోర తరువాత ఆయనను వెలిగించు భగవానుడు. మహేశుడు, వామదేవుడు ద అబ్సల్యూట్ విట్నెస్. పైప్పలాదుడు, ఇంకా ఆయనకు భగవంతుడెవ్వరు? మహేశుడు, తత్పురుషుడు ద వర్కర్ బై బీయింగ్ బియోండ్. పైప్పలాదుడు, ఆ తత్పురుషుని వెలిగించుచున్నది ఏ మరొక భగవంతుడు? మహేశుడు, ఈశానుడు. దాట్ విచ్ ఈజ్ ఎన్లైటనిన్ ఇట్ సెల్ఫ్ ఆస్ ఓల్ ఏల్స్. అన్ని విద్యలకు ప్రేరకుడు ఈశానుడు. ఆయనయే సర్వదేవతల యొక్క యోనిస్థానము, వర్తమాన భవిష్యత్తుల ప్రేరకుడు, కాలస్వరూపుడు. పంచబ్రహ్మతత్వములు: 1 సద్యోజాతుడు, 2 అఘోరుడు, 3 వామదేవుడు, 4 తత్పురుషుడు, 5 ఈశానుడు. పైప్పలాదుడు, సర్వప్రేరకుడగు ఈశానుని వర్ణములు ఎన్ని? భేదములెన్ని? ఆయన ఏ శక్తులు కలిగి ఉన్నారు? యత్సర్వం తద్గుహ్యం. తస్మై నమో మహాదేవాయ మహారుద్రాయ ప్రోవాచ తస్మై భగవాన్ మహేశః గోప్యాద్ గోపితరం లోకే యద్యస్తి శృణు సకల సమాధానం యత్ సర్వం తత్ గుహ్యం తస్మై నమో మహాదేవాయ మహారుద్రాయ ప్రోవాచ తస్మై భగవాన్ మహేశః గోప్యాత్ గోప్యతరం లోకే యత్ అస్తి శృణు సకల మహేశుడు సర్వతత్వములకు సర్వయనులకు ప్రేరకుడు గుహ్యము సర్వాంతర్యామి అట్టి మహాదేవుడగు మహారుద్రునికి నమోవాకములు. సర్వమునకు లయకారకుడగుటచే మహారుద్రుడు డొట్ సర్వజీవుల అంతరాంతర స్వరూపుడై సర్వత్రా సర్వముగా సంప్రదర్శితులు. ఓ శాకల, లోకంలో అనేక రహస్యాలు ఉంటూ ఉండవచ్చుగాక. రహస్యములన్నింటికంటే రహస్యమైనది చెప్పుచున్నాను, విను. సద్యోజాతం మహీపూషారమ బ్రహ్మహత్రివృత్స్వరః 1. ఋగ్వేదో గార్హపత్యం చ మంత్రాః సప్తస్వరాస్తథా వర్ణం పీతం క్రియాశక్త్యః సర్వాభీష్టఫలప్రదం. 2. ఉపాసన 1. సద్యోజాతం మహీ పూషా రమ బ్రహ్మ త్రివృత్స్వరః ఋగ్వేదో గార్హపత్యం చ మంత్రాః సప్తస్వరాః తథా వర్ణం పీతం క్రియాశక్త్యః సర్వ అభీష్టఫలప్రదం. ఉపాసన 1. సద్యోజాతం. ఈ జీవుని యొక్క జన్మ కర్మల కంటే మునుముందటి స్వరూపము కేవల సత్సద్యోజాతము సర్వమునకు జనన స్థానము. మహామహిమాన్వితము పూషము పవిత్రమైనది, రమా సంపత్ప్రదము సృష్టికర్తయగు బ్రహ్మదేవుని చైతన్యరూపము. త్రివృత్ త్రిగుణ జనన స్థానము స్వరరూపము ఋగ్వేద రుక్కులకు విషయము. గార్హపత్యాగ్ని స్వరూపము మంత్రరూపము మననాత్రాయతే సప్తస్వర రూపము సరిగమపదని సప్తస్వర రూపమే జగత్తు జగదీశ్వరుడు కూడా. ఎరుపు వర్ణము క్రియాశక్తి స్వరూపము సర్వాభీష్టఫలప్రదము కోరుకున్నవన్నీ ప్రసాదించునది. ఈ రీతిగా సద్యోజాత ముఖము ఉపాసించబడుచున్నది. అఘోరం సలిలం చంద్రం గౌరీ వేద ద్వితీయకం నీర్దాభం స్వరం సాంద్రం దక్షిణాగ్నిర్దాహృతం. 3. 2. అఘోరం సలిలం చంద్రం గౌరీ వేద ద్వితీయకం యజుర్వేదం నీరదాభం స్వరం సాంద్రం దక్షిణాగ్నేహ ఉదాహృతం. 2. అఘోరము సలిలము జలస్వరూపం చంద్రము గౌరీదేవీ స్వరూపము రెండవదిగా తెలియబడునది. యజుర్వేదరూపము మేఘస్వర స్వరూపము మేఘగర్జన శబ్దస్వరూపము సాంద్రమైన స్వరము దక్షిణాగ్ని రూపము అని వర్ణించబడుచున్నది. ఈ విధంగా రెండవ సృష్టి ముఖముగా ఆరాధించబడుచున్నది. పంచసద్వణ సంయుక్తం స్థితిరిచ్ఛక్రియాన్వితం శక్తిరక్షణ సంయుక్తం సర్వాఘోఘ వినాశనం. 4. సర్వదుష్ట ప్రశమనం సర్వైశ్వర్యఫలప్రదం. 0.2.50 వర్ణ సంయుక్తం స్థితియః ఇచ్ఛాక్రియాన్వితం శక్తిరక్షణ సంయుక్తం సర్వామోఘ వినాశనం సర్వదుష్ట ప్రశమనం సర్వైశ్వర్యఫలప్రదం. 50 వర్ణములతో కూడినట్టిది, సర్వత్రా స్థితి కలిగినట్టిది, ఇచ్ఛాక్రియలతో కూడినట్టిది, శక్తి రక్షణలతో కూడినట్టిది, సర్వజీవులకు త్రాణ శక్తి సంరక్షణ పరిపోషణ రూపము సర్వపాపములను ప్రక్షాళనము చేయగలిగినట్టిది. దుష్టత్వమును ప్రశమింపజేయనది, పూర్తిగా తొలగించినట్టిది. సర్వ ఐశ్వర్యములు ప్రసాదించినదిగా అఘోర ముఖము ఉపాసించబడుచున్నది. వామదేవ మహాబోధదాయకం పావనాత్మకం. 5. విద్యాలోక సమాయుక్తం భానుకోటి సమప్రభం ప్రసన్నం సామవేదాఖ్యం నానాష్టక సమన్వితం. 6. ధీరస్వరమధీనం చావహనీయమనుత్తమం. 3. వామదేవం మహాబోధదాయకం పావకాత్మకం విద్యాలోక సమాయుక్తం భానుకోటి సమప్రభం సమప్రదం ప్రసన్నం సామవేదాఖ్యం గానాష్టక సమన్వితం ధీరస్వరం అధీనం చ ఆహవనీయం అనుత్తమం. 3. వామదేవము ఉత్తమముగు మహాబోధ ఆత్మబోధ ను ప్రసాదించునది, సాధకుని ఉపాసకుని పరమ పవిత్రముగా చేయనది. బ్రహ్మ విద్యావలోకనకు సమాయుక్తుడుగా బ్రహ్మ విద్యకు సిద్ధము చేయనది. కోటి సూర్య ప్రభలచే ప్రకాశించునది. నిత్య ప్రసన్నము సామవేదముచే గానములుగా వివరించబడినది. గానాష్టకములతో కూడి ఉన్నట్టిది. బుద్ధి ధీశక్తిగా సంప్రదర్శితము. యజ్ఞములో ఆహవని అగ్ని స్వరూపము. ఉత్తమోత్తమము ఉత్తమ పురుష నేను కు జననస్థానము అగుటచే అనుత్తమము. జ్ఞాన సంహార సంయుక్తం శక్తిద్వయ సమన్వితం. 7. వర్ణం శుక్లం తమోమిశ్రం పూర్ణబోధకరం స్వయం ధామత్రియ నియంతారం ధామత్రియ సమన్వితం. 8. సర్వసౌభాగ్యదం నూనాం సర్వకర్మఫలప్రదం అష్టాక్షర సమాయుక్తమష్టపత్రాంతరస్థితం. 9. ఆ జ్ఞాన సంహార సంయుక్తం శక్తిద్వయ సమన్వితం వర్ణం శుక్లం తమో మిశ్రం పూర్ణబోధకరం స్వయం ధామత్రయ నియంతారం ధామత్రయ సమన్వితం సర్వసౌభాగ్యదం నౌణ సర్వకర్మ ఫలప్రదం అష్టాక్షర సమాయుక్తం అష్టపత్ర అంతరస్థితం జ్ఞాన అజ్ఞాన సంహార సంయుక్తులు జ్ఞేయ స్వరూపులు శక్తిద్వయం పురుష ప్రకృతి శక్తులతో కూడుకున్నవారు వర్ణము తెలుపు తమో మిశ్రమగుణులే కనిపించువారు స్వయముగా పూర్ణ బోధక స్వరూపులు కేవల బుద్ధి స్వరూపులు గురుస్వరూపులు త్రిలోకముల నియంత మత్య పాతాళ దేవలోకాధీశులు త్రిలోకములు తనవై తన అధీనమునందు కలవారు త్రిలోక సమన్వితులు త్రిలోకస్వరూపులు సర్వసౌభాగ్యములు ప్రసాదించువారు సర్వకర్మలకు ప్రదాత అష్టాక్షర ఓం నమో నారాయణాయ సమాయుక్తులు హృదయము యొక్క 8 రెక్కల అంతరమున సంస్థితులే ఉన్నవారు అని వామదేవ ముఖము ఆరాధించబడుచున్నది. యత్తత్పురుషం ప్రోక్తం వాయుమండల సంవృతం పంచాగ్నినా సమాయుక్తం మంత్రశక్తి నియామకం. 10. పంచాశత్స్వరవణాఖ్యమథర్వవేద స్వరూపకం కోటికోటిగణాధ్యక్షం బ్రహ్మాండాఖండ విగ్రహం. 11. వర్ణం రక్తం కామదం చ సర్వాధివ్యాధిభేషజం సృష్టిస్థితలయాదినాం కారణం సర్వశక్తిధృక్. 12. అవస్థాత్రితయాతీతం తురియం బ్రహ్మసంజితం బ్రహ్మ విష్ణువాదిభి సేవ్యం సర్వేషాం జనకం పరం. 13. 4. తత్పురుషం యత్ తత్పురుషం ప్రోక్తం వాయుమండల సంవృతం ప్రంచాగ్నినా పంచరగ్నినా సమాయుక్తం మంత్రశక్తి నియామకం పంచాశత్ యాభే స్వర వర్ణాఖ్యం అథర్వవేద స్వరూపకం కోటికోటి గణాధ్యక్షం బ్రహ్మాండ అఖండ విగ్రహం వర్ణం రక్తం కామదం చ సర్వ అధి వ్యాధిభే భీ షజం సృష్టి స్థితి లయ ఆదిన కారణం సర్వశక్తి ధృక్ అవస్థాత్రితయ అతీతం తురియం సత్యచిత్ సుఖం బ్రహ్మ విష్ణు ఆదిభ్యః సేవ్యం సర్వేషాం జనకం పరం నాలుగు తత్పురుషుడు తత్పురుషం వాయుమండలమంతా వాయుస్వరూపుడై విస్తరించి ఉన్నవారు పంచగ్నుల గార్హపత్యాగ్ని ఆహవనియాగ్ని దక్షిణాగ్ని అవసథ్యాగ్ని అను నాలుగు వైపులాగ్నులు ఊర్ధ్వంగా సూర్యాగ్ని స్వరూపులు మంత్రములయందు శక్తి స్వరూపులై ప్రకాశించువారు మంత్రశక్తి నియామకులు పంచాశత్ యాభే స్వర వణములచే సంప్రదర్శితులు అక్షరశబ్దవాక్య ఉచ్చారణలకు ప్రభావము ప్రసాదించువారు అథర్వణ వేద స్వరూపులు కోటికోటి గణాధ్యక్షుడు కోటానుకోట్ల గణములకు అధ్యక్షుడు అయినవారు అఖండ బ్రహ్మాండ స్వరూపులు రక్తపు ఎరుపు రంగుతో ప్రకాశించువారు సంకల్పాద సృష్టి స్థితి సంచర లయ కామస్వరూపులు మానసిక శారీరక వ్యాధులకు భిషజులు వైద్యులు సృష్టి స్థితి లయము మొదలైన వాటికి కారణులు కారణకారణులు సర్వశక్తిమంతులు జాగ్రత్ స్వప్న సుషుప్తులనబడే త్రి అవస్థలకు అతీతమైన స్వరూపముగా తురియుడై విరాజిల్లువారు తురియస్వరూపులు సత్ చిత్ ఆనందమగు తురియ సాక్షిసుఖ స్వరూపులు బ్రహ్మ విష్ణు మొదలైన సర్వదేవతలచే సదా సేవించబడువారు సర్వమునకు సర్వులకు జనన స్థానము అయి ఉన్నవారు సర్వమునకు పరము అగు అట్టి తత్పురుషుని సర్వదా సేవించాలి. పై విశేషణములతో తత్పురుషముఖము ఉపాసించబడుచున్నది. ఈశానం పరమం విద్యాత్ప్రేరకం బుద్ధిసాక్షిణం ఆకాశాత్మకమవ్యక్తమోంకారస్వరభూషితం 14 సర్వదేవమయం శాంతం శాంత్యతీతం స్వరాద్బహ్య 5 ఈశానం పరమం విద్యాత్ప్రేరకం బుద్ధిసాక్షిణం ఆకాశాత్మకం అవ్యక్తం ఓంకారస్వరభూషితం సర్వదేవమయం శాంతం శాంతి అతీతం స్వరాత్ బహ్యః 5 ఈశానుడు ఈశానం సర్వము విస్తరించి ఉన్నవారు సర్వము తానే అయి సర్వమునకు వేరే ఇన్నవారు సర్వ ఆభరణములకు బంగారము వలె సర్వమునకు పరము అయినట్టివారు తెలుసుకోవటము అనబడు విద్యకు ప్రేరకస్థానము పరావిద్యకు ప్రేరణ స్వరూపులు బుద్ధికి ఆవల సాక్షి అయి బుద్ధికి మునుముందే ఉన్నట్టివారు ఆకాశమునకే ఆత్మ అయి ఉన్నట్టి చిదాకాశ స్వరూపులు అకారాదిస్వరాధ్యక్షమాకాశమయ విగ్రహం 15 పంచకృత్యనియంతారం పంచబ్రహ్మాత్మకం బృహత్ పంచబ్రహ్మోపసంహారం కృత్వా స్వాత్మని సంస్థితః 16 స్వమాయావే భవాన్ సర్వాన్ సంహరుత్య స్వాత్మని స్థితః పంచబ్రహ్మాత్మకాతీతో భాసతే స్వస్వతేజస 17 ఆదావంతే చ మధ్యే చ భాససే నాణ్యహేతునా మాయా మోహితాః శంభోర్మహాదేవం జగద్గురుం 18 న జానంతి సురాః సర్వే సర్వకారణకారణం అకారాది క్షరాంతం స్వరాధ్యక్షం ఆకాశమయ విగ్రహం పంచకృత్య నియంతారం పంచబ్రహ్మాత్మకం బృహత్ పంచబ్రహ్మ ఉపసంహారం కృత్వా స్వాత్మని సంస్థితః స్వమయవే భవాన్ సర్వాన్ సంహృత్య స్వాత్మని స్థితః పంచబ్రహ్మాత్మక అతీతో భాసతే స్వస్వతేజసా ఆదావంతే చ మధ్యే చ భాసతే నత్ అన్య హేతునా మాయయా మోహితః సంభోః మహాదేవం జగద్గురుం న జానంతి సురాః సర్వే సర్వకారణ కారణం. ఈ సర్వమును వ్యక్తీకరిస్తూనే తాను మాత్రం అవ్యక్తము అయి ఉన్నట్టివారు, ఓం అనుస్వరముచే అలంకరించబడినట్టివారు, తనేందు సర్వదేవతలు ఉనికిగా కలిగియున్నవారు, సర్వదేవతా స్వరూపులు, పరమశాంత స్వరూపులు, శాంతము అనుస్వభావమునకు మునుముందే సాక్షిగా ఉండి ఉన్నట్టివారు కాబట్టి శాంతాతీత స్వరూపులు కూడా. బాహ్యమున స్వ నేను అనుస్వరస్వరూపులు, స్వరసస్వరూపులు, అకారము నుండి క్షకారము వరకు ఏట్ యు అమార్ధమాత్రలకు కూడా సర్వస్వరములకు అధ్యక్షులు. ఆకాశమంతా తన ఆకారముగా కలిగి ఉన్నట్టి ఆకాశమయ విగ్రహులు, చిదాకాశాత్మాకాశ స్వరూపులు. సృష్టిస్థితి పరిశోపణ శైథిల్యములయము అనబడు పంచకృత్యముల నియంత సద్యోజాతుడు అఘోర వామదేవ తత్పురుష ఈశాన అనబడు పంచబ్రహ్మాత్మకులు. వాటిని సంప్రదర్శించువారు పంచబ్రహ్మలను సంప్రదర్శించుచు ఉపసంహరణ విత్డ్రో చేయుచున్నట్టివారు. ఈ సర్వము ప్రదర్శిస్తూ ఇచ్ఛానుసారంగా ఒకప్పుడు లయింపజేయు లయకారులు, ఆ విధంగా పంచబ్రహ్మలను ఉపసంహరించుచు పంచబ్రహ్మాత్మకత్వమునకు కూడా సాక్షి అయి అతీతులై స్వాత్మయందు స్వస్వరూపులుగా స్వతేజస్సుతో వెలుగొందువారు, రమించువారు. ఎట్టి బాహ్య కారణము హేతువు ఏమీ లేకుండానే మొదలు మధ్య చివర అన్నీగా జీవాత్మదృశ్యములుగా భాసించువారు. అట్టి స్వకీయ మాయచే మోహింపజేయు శంభుని మహాదేవుని జగద్గురువు యొక్క కారణస్వరూపమేమిటో తత్వమేమిటో దేవతలకు కూడా తెలియరానిది. ఆయన సర్వకారణ కారణుడు, బాహ్యకారణము లేనివాడు, తనకు తానే కారణము కాబట్టి స్వకారణుడు, తన యొక్క జీవాత్మత్వమునకు తానే కారణుడు. న సందృశే తిష్ఠతి రూపమస్య పరాత్పరం పురుషం విశ్వధామ 19. న సందృశే తిష్ఠతి రూపం అస్య పరాత్పరం పురుషం విశ్వధామ. ఆయన రూపము కళ్లకు కనిపించుకయే సర్వత్రా అణువణువున వ్యాపించినదై తిష్ఠించినదై ఉన్నది. ఆయన పరమునకే పరమైన రూపము గలవాడు, పరమపురుషుడు. ఈ విశ్వమంతా ఆయనకు ధామమే, గృహమే. ఏన ప్రకాశతే విశ్వం యత్రైవ ప్రవలియతే తద్బ్రహ్మ పరమం శాంతం తద్బ్రహ్మాస్మి పరమం పదం 20. పంచబ్రహ్మ పరం విద్యాత్సద్యోజాతాదపూర్వకం దృశ్యతే శ్రూయతే యచ్చ పంచబ్రహ్మాత్మకం స్వయం 21. పంచధా వర్తమానం తం బ్రహ్మకార్యమితి స్మృతం బ్రహ్మకార్యమితి జ్ఞాత్వా ఈశానం ప్రతిపద్యతే 22. ఏన ప్రకాశతే విశ్వం యత్రైవ ప్రవలియతే తద్బ్రహ్మ పరమం శాంతం తద్బ్రహ్మాస్మి పరంపదం పంచబ్రహ్మపరం విద్యాత్ సద్యోజాతాది పూర్వకం దృశ్యతే శ్రూయతే యచ్చ పంచబ్రహ్మాత్మకం స్వయం పంచధా వర్తమానం తం బ్రహ్మకార్యం ఇతి స్మృతం. బ్రహ్మకార్యం ఇతి శ్రుత్వా ఈశానం ప్రతిపద్యతే ఈ విశ్వమంతా ఎవ్వరి వలన ప్రకాశించుచున్నదో, ఎవ్వరియందు ప్రకాశించుచు లయమగుచున్నదో అట్టి పరబ్రహ్మమే ఆయన తత్వము. పరమశాంతమగు సద్యోజాత మొదలైన పంచబ్రహ్మలకు మునుముందే ఉన్నట్టివారు. మునుముందే ఆ తరువాత కూడా యథాతథమైన్న శివతత్వమే ఆయన. ఏది పంచబ్రహ్మాత్మకమై కనిపిస్తూ వినిపించుచు ఉన్నదో అదంతా కూడా బ్రహ్మము యొక్క ఐదు విధములుగా బ్రహ్మమే నిర్వర్తించుచున్నదని గమనించబడుగాక. అట్టి బ్రహ్మమే నేను, బ్రహ్మమే నీవు, సోహం, తత్వం. ఎవ్వరు పంచబ్రహ్మాత్మకమైనదంతా బ్రహ్మము యొక్క నిర్వహణ విశేషమై బ్రహ్మమునకు అభిన్నమై ఉన్నదని గ్రహించి గమనించి ఉపాసిస్తూ ఉంటారో వారు ఈశానత్వమును, ఈశ్వరత్వమును, ఈశ్వర లక్షణమును సంతరించుకొనుచున్నారు. పంచబ్రహ్మాత్మకం సర్వం స్వాత్మని ప్రవిలాప్యచ సోహమస్మీతి జానీయద్ విద్వాన్ బ్రహ్మామృతో భవేత్ 23. ఇకేతద్బ్రహ్మ జానీయాద్యః సముక్తో న సంశేహ 03. పంచబ్రహ్మాత్మ సర్వం స్వాత్మని ప్రవిలాప్యచ సోహం అస్మి ఇతి జానీయాత్ విద్వాన్ బ్రహ్మామృతో భవేత్ ఇతి ఏతత్ బ్రహ్మ జానీయాత్ యత్ సహ ముక్తో న సంశేహ. ఇదంతా పంచబ్రహ్మాత్మకమే అని భావిస్తూ తెలుసుకుంటూ దీనినంతటినీ ఎవరైతే స్వాత్మయందు ప్రవిలాప్యము విలీనము చేయుచు ఇదంతా మమాత్మానంద విస్తార సంప్రదర్శనమే అను ఎరుకను అనునిత్యం చేసుకుంటున్నారో అట్టివాడు ఆ అమృత పరబ్రహ్మమే తానుగా ఆగుచున్నాడు. స్వభావనయే ఇదంతా, ఇదంతా స్వకీయ స్వభావమే. ఈ విధంగా సర్వస్వరూపమగు బ్రహ్మమును స్వస్వరూపముగాను పంచబ్రహ్మాత్మకముగాను త్వం తత్ శివేతి శివతత్వజ్ఞానముగాను సోహమట్టి బ్రహ్మమే నేను అని ఎరుగుచున్నాడో అట్టివాడు సర్వదా ముక్తుడే. ఇందులో సందేహమే లేదు. పంచాక్షరమయం శంభుం పరబ్రహ్మస్వరూపిణం 24. నకారాదేకారాంతం జ్ఞాత్వా పంచాక్షరం జపేత్ పంచాక్షరమయం శంభుం పరంబ్రహ్మస్వరూపిణం. నకార ఆది యకార అతం జ్ఞాత్వా పంచాక్షరం జపేత్ నమః శివాయ. ఆ శంభు భగవానుడు పరమశివుడు, పంచ అక్షరమయుడని, పంచాక్షరదేహ ప్రత్యక్షుడని, పరబ్రహ్మస్వరూపుడని, సర్వస్వరూపుడు, స్వస్వరూపుడు అని నకారాది యకారాంతము వరకు ఓం నమః శివాయ సద్యోజాత ఘోరవామదేవతత్పురుషేశాన. పంచబ్రహ్మాత్మకుడుగా తెలుసుకొని పంచాక్షరిణి జపించాలి. సర్వం పంచాత్మకం విద్యాత్పంచబ్రహ్మాత్మతత్వత 25. పంచబ్రహ్మాత్మికీం విద్యాం యోధితే భక్తిభావితః స పంచాత్మకతామేత్య భాసతే పంచధా స్వయం. 26. సర్వం పంచాత్మకం విద్యాత్ పంచ బ్రహ్మాత్మతత్వతః పంచబ్రహ్మాత్మికా విద్యాం యో అధీతే భక్తిభావితః స పంచాత్మకతా ఏత్యా భాసతే పంచధా స్వయం. ఓ పైపల మహర్షి ప్రియపుత్రుడా, పైపలద, సర్వం పంచబ్రహ్మ అఖండ తత్వం అని పంచాత్మకమని తత్వతః గ్రహించదవుగాక. మనము చెప్పుకున్న పంచబ్రహ్మాత్మిక విద్యను ఎవడు భక్తి జ్ఞానములతో పఠిస్తాడో అధ్యయనం చేస్తాడో అట్టివాడు స్వయముగా పంచాత్మకత్వమును పొంది సద్యోజాత అఘోర వామదేవ తత్పురుష ఈశాన స్వరూపుడై స్వయముగా పంచవిధములుగా ప్రకాశమానుడగుచున్నాడు. స్వస్వరూప పంచతత్వ ప్రదర్శకుడై ఈ దృశ్యమును విహారస్థానముగా చూస్తూ వినోదిస్తున్నాడు. ఏవముక్త్వా మహాదేవో గాలవస్య మహాత్మనః కూపాం చకార తత్రైవ స్వాంతధమగమత్ స్వయం. 27. ఏవం ఉక్త్వా మహాదేవో గాలవస్య మహాత్మనః కూపాం చకార తత్రైవ స్వ అంతర్ధిం అగమత్ స్వయం. భక్తులపాలిటి కల్పవృక్షము అయినట్టి మహాదేవుడు ఈ విధంగా మహాత్ముడగు పిప్పలాద మహర్షి కుమారుడగు పైప్పలాద మునికి బోధించి అటు తరువాత అంతర్ధానం అయ్యారు. పైప్పలాదుడగు గాలవస్యుడు ఇట్లా విచారణ చేయసాగారు. యస్య శ్రవణమాత్రేణాశ్రుతమేవ శ్రుతం భవేత్, అమతం చమతం జాతమవిజాతం చ సకల. 28. ఏకేనేవ తు పిండేన మృత్తికాయాశ్చ గౌతమ, విజ్ఞాతం మృణ్మయం సర్వం ముదభిన్నం హి కాయకం. 29. ఏకేన లోహమణినా సర్వం లోహమయం యథ, విజ్ఞాతం స్యాదథేకేన నఖానాం కృంతనేన చ. 30. యస్య శ్రవణమాత్రేణ శ్రుతం ఏవ శ్రుతం భవేత్ అమతం చ మతం జాతం అవిజ్ఞాతం చ సకల ఏకేనేవ తు పిండేన మృత్తికాయాః చ గౌతమ, విజ్ఞాతం మృణ్మయం మృత్మయం సర్వం మృత్ అభిన్నం హి కార్యకం. ఏకేన లోహమణినా సర్వం లోహమయం యథా విజ్ఞాతం స్యత్ అథ ఏకేన నఖానాం కృంతనేన చ. గాలవస్య సకల నామధేయ పైప్పలాదుడు ఎవ్వరు ఈ పంచబ్రహ్మోపనిషత్ను గురుముఖతః శ్రవణం చేస్తారు. అట్టివాడు వినవలసిన వేద వేదాంత సరమును విన్నవాడగుచున్నాడు. ఓ గాలవస్య, మట్టి గురించి తెలుసుకుంటే మట్టి పాత్రల గురించి మట్టి బొమ్మల గురించి తెలుసుకున్నట్లే అవుతుంది కదా. అట్లాగే ఓ గౌతమ, అమతము స్వానుభవము మతము మహనీయుల అభిప్రాయము జ్ఞాతము తెలియబడుచున్నట్టిది అజ్ఞాతము తెలియబడనట్టిది అన్నీ కూడా తెలియబడగలవు. మట్టి ఈ కార్యకము అకార్యకము కూడా అయి మట్టి పాత్రలుగా ప్రదర్శనమగుచున్నట్లే బ్రహ్మము లేక శివము ఇదంతా ప్రదర్శనమగుచున్నది. వెండి లోహపు ముక్క గురించి తెలుసుకుంటే వెండి ఆభరణముల తత్వమంతా తెలిసిపోతుంది కదా. కారణము కంటే కార్యము బ్రహ్మము కంటే సాహంకార జగత్తు భిన్నము కాదుని స్వభావంగానే తెలియవచ్చుచున్నది. శివతత్వమును ఎరిగినప్పుడు జీవుడు జగత్తుల తత్వము కూడా తెలిసిపోగలదు. సర్వం కాష్ణయసం జాతం తదభిన్నం స్వభావతః, కారణాభిన్నరూపేణ కార్యం కారణమేవ హి. 31. తద్రూపేణ సదా సత్యం భేదేనోక్తిర్మృషా ఖలు, తచ్చ కారణమేకం హిన భిన్నం నోభయాత్మకం. 32. భేదః సర్వత్ర మిథ్యైవ, సర్వం కారణాయ సంజ్ఞాతం తత్ అభిన్నం స్వభావతః, కారణాత్ అభిన్నరూపేణ కార్యం కారణం ఏవ హి తత్ రూపేణ సదా సత్యం భేదేన ఉక్త్యః మూషా ఖలు, తచ్చ కారణం ఏకం హి నభిన్నం నో భయాత్మకం. భేదః సర్వత్ర మిథ్యా ఏవ, కార్యరూపమైన నివజగత్తులు ఏకమగు బ్రహ్మమే అనునది సత్యము. భిన్నము సత్యము కాదు. భిన్నముగా కనిపించే దానిలోని ఏకత్వము సత్యము. కారణమే కార్యరూపముగా అజ్ఞాన దృష్టికి కనిపించుచున్నది. ఆది స్వరూపమగు ఆత్మ ఈ దృశ్యమునకు భిన్నము కాదు, ఉభయాత్మకము కాదు. కారణమునకు వేరుగా కార్యమున్నదనటం స్వకీయ భ్రమయే. నీటిలోని ప్రతిబింబము కనబడినంత మాత్రంచేత నీటిలో వస్తువు ఉన్నదనటము వలె భ్రమయే. బ్రహ్మమునకు జగత్తుకు భేదము మిథ్యయే. బ్రహ్మము అద్వితీయుడు కాబట్టి ఈ జీవుడు శివ బ్రహ్మ స్వరూపుడే. జీవుడు దేవుడు దృశ్యముల భేదము భ్రమ మాత్రమే. ఈ జీవుడు కూడా చూడబడుచున్న సమస్తమునకు అద్వితీయుడే. ధర్మాదేరనిరూపణాత్ అతశ్చ కారణం నిత్యమేకమేవాద్వయం ఖలు. 33. అత్ర కారణమద్వైతం శుద్ధ చైతన్యమేవ హి. అస్మిన్ బ్రహ్మపురే వేస్మదహరం యదిదం మునే 34. పుండరీకం తు తమ్మధ్యే ఆకాశో దహరోస్తి తత్ స శివః సచ్చిదానందః ధర్మాదేహ అనిరూపణాత్. అతశ్చ కారణం నిత్యం ఏకం ఏవ అద్వయం ఏకమేవాద్వయం ఖలు. అత్ర కారణం అద్వైతం శుద్ధచైతన్యం ఏవ హి అస్మిన్ బ్రహ్మపురే వేస్మదహరం యత్ ఇదం మునే పుండరీకం తు తత్మధ్యే ఆకాశో దహరో అస్తి తత్ స శివః సచ్చిత్ ఆనందః ధర్మము అధర్మముల చర్చ మొదలైనవి అంతిమ నిర్ణయమై లభించటము లేదు. ఒకరికి ఏది ధర్మమనిపిస్తోందో మరొకరికి అది అధర్మము అనిపిస్తోంది. వాటివాటి భేదములు సందర్భ పరిమితములు మాత్రమే. కాబట్టి ధర్మాధర్మముల చర్చ అంతిమ సత్యము కాదు, మిథ్యయే. ఆదికారణ స్వరూపమగు ఆత్మ మాత్రమే సర్వదా నిత్యము సత్యము ఏకము అయి ఉన్నది. అద్దానికి ఆత్మకు ద్వితీయమే లేదు, అద్వితీయము. ఆభరణములు అనేకములైనప్పటికీ బంగారము ఒక్కటే కదా. అట్టి సమస్తమునకు కారణస్వరూపమగు ఆత్మ సర్వదా శుద్ధ చైతన్యమే. ఓ మునీశ్వరులారా, ఈ దేహము అనే బ్రహ్మపురిలో దహరకాశము ఉన్నది. ఆ దహరాకాశములో హృదయ పుండరికము హృదయ పుష్పము ఉన్నది. ఆ హృదయ పుష్పమునందు సత్ చిత్ ఆనందస్వరూపుడగు శివుడు చైతన్యమూర్తిగా చైతన్యస్ఫూర్తిగా వేంచేసి ఉన్నారు. సోన్వేష్టవ్యో ముముక్షుభ్యః 35. అయం హృది స్థితః సాక్షి సర్వేషామవిశేషత. తేనాయం హృదయం ప్రోక్తః శివః సంసారమోచకః 36. ఇత్యుపనిషత్. సో అన్వేష్టవ్యో ముముక్షుభ్యః అయం హృది స్థితః సాక్షి సర్వేషాం అవిశేషతః తేనాయం హృదయం ప్రోక్తః శివః సంసారమోచక. అట్టి అంతరహృదయాంతరంగుడు సర్వము తానైనవాడు సర్వసాక్షి అగు పరమశివుని ముముక్షువు చివరికి తన హృదయమునందే దర్శించాలి, మరింకెక్కడో కాదు. ఈ జగత్తులను శివునియందు శివుని తన హృదయమునందు దర్శించాలి. శివోహం శివోహం. ఆయన హృదయములో వేంచేసి ఉండియే హృదయమునకు ఈశ్వరుడు హృదయేశ్వరుడు సర్వసాక్షి కూడా. ఆయన సర్వవిశేషములకు విశేషణములకు సంబంధించినవారై సర్వదేహములలో ప్రకాశించుచున్నారు. సర్వము లయించగా కూడా శేషించువారే ఉండటము చేత స్వస్వరూప శివతత్వము ఆదిశేష్యము. అట్టి స్వహృదయతత్వజ్ఞానము ఈ జీవుని సర్వసంసార బంధములకు విమోచన రూపమయ్యున్నది. ఇదియే శివతత్వజ్ఞానము. ఇతి పంచబ్రహ్మోపనిషత్. ఓం శాంతియః శాంతియః శాంతియః.